శ్రీరామ గీతోపదేశములు ఉత్తరకాండ 5వ సర్గ. త్వం శుద్ధ బుద్ధ్యోస్యః సర్వదేహినా మాత్మాస్యధిసోసి నిరాకృతిస్వయం ప్రతియసే జ్ఞానదృశా మహామతే వేదాబ్జభృంగాహిత. సంగసంగినాం 4. అహం ప్రపన్నోస్మి పదాంబుజం ప్రభో భవాపవర్గు తవయోగీ భావితం. యథా జ్యుసాజ్ఞానము పారవారిధిం సుఖంతరిష్యామి తథా సుసాధ్యమాం. 5. శ్రుత్వాధ సౌమిత్రి వచోఖిలంతదా ప్రాహ ప్రపన్నార్తి హరః ప్రసన్నిధ్యః విజ్ఞానమజ్ఞానడమోపశాంతయే శృతి ప్రపన్నం క్షితి పాలభూషణః. 6. ది సర్వజ్ఞుడా, నీవు అనవిచ్ఛిన్నమైన చైతన్యమవు, సమస్త జీవులకును ఆత్మవు నియామకుడవు. ఆశరీరివి పాదకమలములందు తుమ్మెదవలె చేయబడిన ఆసక్తి గల భక్తులకు జ్ఞానదృష్టి గల వారులకు తెలియబడదవు. స్వామీ, సంసారని వృత్తి కలిగించినదియు యోగులచే ధ్యానింపబడునదియు. యగు నీపాదకమలములు శరణుజొచ్చితిని ఎట్లు అజ్ఞానమును అపార సాగరమును అంజసా శీఘ్రముగా సుఖముగా దాటెదనో అట్లు నన్నా జాపింపుము. అప్పుడు సౌమిత్రి మాటలను విని ప్రపన్నార్తిహరుడు అనుగ్రహపరమైన బుద్ధి కలవాడు రాజులకు భూషణుడైన రాముడు చీకటి వంటి అజ్ఞానమును పోగొట్టుటకై వేదముల వల్ల తెలియబడిన విజ్ఞానమును ఆత్మతత్వమును ఇట్లు చెప్పెను. 164. ఆదోస్వవనాశ్రమ వర్ణితాః క్రియాః కృత్వా సమాసాదిత శుద్ధమానసః సమాప్య తత్పూర్వము పాత్త సాధన సమాశ్రయేత్ సద్గురు మాత్మలబ్ధయే. 7. మొదట మనుష్యుడు తనవనశ్రమములకు విధింపబడిన క్రియలను చేసి దానివల్ల అంతఃకరణ శుద్ధి పొంది పొందబడిన వివేక సాధనములు గలవాడే. పూర్వం మొదట సాధన చతుష్టయము పొందిన వెనుక ఆ కర్మనంతయు సన్యసించి ఆత్మజ్ఞానము కొరకు సద్గురువు నాశ్రయింపవలెను. క్రియా శరీరరోద్భన హేతురాదృత ప్రియా ప్రియోతో భవత సురాగణ ధర్మేతరౌ తత్త పునఃశరీరకం పునః క్రియా చక్రవదీర్యతే భవ. 8. కర్మము దేహ్యత్పత్తికి హేతువు అని చెప్పబడినది. ఆదేహమం దను రాగము కలవానికి ప్రియా ప్రియములు కలుగును, అందువల్ల ధర్మాధర్మములు కలుగును, దానిచే మరళ శరీరము కలుగును. ఇట్లు సంసారము చక్రము వలె తిరుగుచుండును. అజ్ఞానమే వాస్యహి మూలకారణం తధానమేవాత్ర విధౌ విధీయతే విద్యోపతన్నాస విధౌ పటియసి నకర్మా తజం సవిరోధ మీరితం. జా అస్య ఈ చక్రరూప సంసారము నకు మొదటి కారణం అజ్ఞానమే కదా. అందుచే అత్ర ఈ విధౌ సంపార నివృత్తి ప్రాప్తి రూపకార్యమందు తద్ధానమేవ ఆ అజ్ఞానము విడుచుటయే విధీయతే ఉపదేశింపబడుచున్నది. ఆ అజ్ఞానమును నాశము చేయుటకు జ్ఞానమే సమర్థము. 165. ఆ అజ్ఞానము వలన పుట్టిన కర్మము అజ్ఞానమును వృద్ధి చేయనే కాని అజ్ఞానమునకు విరోధి కాదు. కాన కర్మము వల్ల అజ్ఞానము నశింపదోహ. నాజ్ఞానః నిర్వచ రాగ సంక్షయో భవేత్తతః చ కర్మసదోషముద్భవేత్ విచారవాంఛవేత్ పది తతః పునః సంస్కృతి కప్యవారితా తస్మాం బుధౌ జ్ఞాన తతః కర్మముపలన అజ్ఞాననాశము కలుగదు. రాగము కూడా క్షయము గాదు. దోషముతో కూడిన పునేపాప దోషములు కర్మమే పుట్టును కావున మరల సంసార నివృత్తి కూడా కలుగదు. అందుచే బుధుడు ఆత్మజ్ఞానము కొరకు విచారము చేయవలేను. ననుక్రియా వేదముఖేన చోదిత యదైవ విద పురుషార్థ సాధనం కర్తవ్యత ప్రాణభృత ప్రచోదిత విద్యా సహాయత్వ ముపైతి సా పునః. 11. అనను అయ్యా విద్యాజ్ఞానము యథో ఎట్లో ఆట్లే కర్మము కూడా వేదముఖముగా మోక్షముసకు సమాధానముగా చోదితా చెప్పబడినది. జీవించియుండువానికి అవశ్యము చేయదగనది ఎనుట విధింపబడినది సా ఆకర్మము. మరియు జ్ఞానమునకు సహాయకార్యగుటయు ఉపాయితి పొందుచున్నది. ఇది పూర్వపక్షవాదము. కర్మకృతౌ దోషమపి శృతిర్జగౌ తస్మాత్ సదా కార్యమిదం ముముక్షుణ నను స్వతంత్రాధ్రువ కార్యకారిణి విద్య నకించిన సౌప్యపేక్షతే. 12. కర్మము చేయకుండుటయందు వేదము దోషమును కూడా చెప్పెను జగౌ. అందుచే మోక్షగామి చేత ఈ కర్మము సదా చేతగనది. సిద్ధాంతి 166 చెప్పుచున్నాడు, అయ్యా, లోకమున కొన్ని కారణములకు కార్యము పుట్టించుటకు సహకారములు కావలసి యుండును, కాని జ్ఞానమునకట్లు కాదు. జ్ఞానము ఒక్కటే శాశ్వతమైన మోక్షమును నిచ్చునది. విద్యా ధ్యానము స్వతంత్ర స్వతంత్రమై ధ్రువ కార్యకారిణి స్థిరమైన కార్యమును చేయునది. ఆ మనసాపి మనస్సు చేత కూడా కించిత్ దేనిని నాపేక్షతే కోరదు. నసత్యకార్యోపి హి యవ్వనధర ప్రకాంక్షతే జ్ఞానపికారకాది కాస్ తథైవ విద్యా విధిత ప్రకాశిత్ విశిష్యతే కర్యభి రేవ ముక్తయే. 13. పూర్వపక్షి పరిహారము చెప్పుచున్నాడు, నకాదు ఎట్లు అస్థిరమైన కార్యము కలదేనను యాగము ఇతర అపకారికములైన అంగములు మున్నగు వానిని కోరుచున్నదో. అట్లే జ్ఞానము మోక్షము వేదవిధవలన తెలుపబడిన కర్మలతో విశిష్టమగుచున్నది శాశ్వత ఫలమునిచ్చునదైనను జ్ఞానము కూడా అగ్నిహేత్రాది విధబలమున అవశ్యకరవ్య ములుగా ప్రాప్తించిన కర్మలతో కూడినదై మోక్షమును కలిగించును. కేచిద్వతంతీతి వితర్కవాదిన స్తదప్యదృష్ట విరోధ కారణాత్ దేహాభిమానాదభివర్ధతే కరియ విద్యాగతాహం కృతితః. ప్రసిద్ధతి 14. జ్ఞానసముచ్చయవాదముననుసరించి చెప్పబడుచున్నది ఇతి అని వితర్కవాదులు కొందరు చెప్పుచున్నారు. అదియును, చూడబడిన విరోధము అనుకారణముచే సరికాదు. కర్మము దేహాభిమానము వల్ల అభివృద్ధి పొందుచున్నది. జ్ఞానము అహంకారము పోయినవానికి సిద్ధించుచున్నది. జ్ఞానమును కర్మమును ప్రత్యక్ష విరోధము గలవి ఎట్లనగా దేహమునందు అహంకారము చేయబడుచున్నది. అహంకారము నశించినగాని జ్ఞానము కలుగదు. ఇట్లు కర్మమునకు అహంకారము కారణము. ఆది ఉండు వరకు జ్ఞానము కలుగదు. 167. విశుద్ధ విజ్ఞాన విరోచనాంచిత విద్యాత్మ వృత్తిశ్చరమేతి భాణ్యతే ఉదేతి కర్మాఖిల కాకకాదిభిర్నిహంతి విద్యాఖిల కారకాదికం. 15. పరిశుద్ధాంతః కరణముతో విజ్ఞానము యొక్క విరోచన విచారముతో అంచిత ఒప్పిన చరమ కడపటిదైన ఆత్మకారణమైన అంతఃకరణము కారణమని చెప్పబడుచున్నది. కర్మము సమస్తమైన కర్తృకర్మకారకములైన వానిచేత పుట్టుచున్నది. విద్యా విజ్ఞానము సమస్తమైన కారకములను నాశనము చేయుచున్నది. అందుచేత చిత్తశుద్ధియగు పర్యంతము కర్మములు చేయవలనుగాని అటుపిమ్మట ముముక్షువునకు కర్మము పరిత్యజ్యము. తస్మాత్యజత్ కార్యమశేషతస్సు ధీర్విద్యా విరోధన్న సముచ్చయో భవేత్ ఆత్మాను సంధానపరాయణ సదా నివృత్త. 16. సర్వేంద్రియ వృత్తి గోచర. 16. ఆందుచే జ్ఞానముతో కర్మమునకు ప్రత్యక్ష విరోధము కలుగుట వలన నీరింటికిని సముచ్చయము సంభవింపదు. పరిశుద్ధాంతః కరణము కలిగి ముముక్షువగువాడు సమస్త కర్మలను విడిచి ఇంద్రిములను శబ్దాదుల నుండి మరల్చి ఆత్మను సంధాయన పరాయణుడై యుండవలెను. యావచ్చరీరాదిపు మాయా. 22. తతధియః స్తావద్విధియో విధివాద కర్మణ నేతీతి వాక్యే రఖిలం విషిధ్యతత్ జ్ఞాత్వాపరాత్మాన మథత్యజేత్రియాః. 17. ఎంతవరకు అవిద్యచేత దేహములందు తాననే బుద్ధియుండునో అంతవరకు విధివాదములచే ప్రాప్తమైన కర్మములకు లోబడిన వాడగును. అధ ఆదేహాదులందాత్మ బుద్ధి పోయిన తర్వాత నేతి నేతియను వేదవాక్యములచేత ఆదేహాదికము సమస్తము నిషేధించి మిథ్య. 168. యని నిర్ణయించి పరమాత్మను తెలిసి కర్మల విడుచును. యదా పరాత్మాత్మ విభేదభేదకం విజ్ఞానమాత్మన్యవభాతి భాస్వరం తదైవ మాయా ప్రవలియతే ఉజ్జుసా సకారకారణ. మాత్మ సంస్కృతేహ 18. ఎప్పుడు పరమాత్మకును జీవునకును భేదము పోగొట్టునట్టి ప్రకాశించుచున్న బ్రహ్మాకారమైన అఖండ వృత్తి అంతఃకరణమునందు స్పృశించునో అప్పుడే జీవునికి సంసారకారమైన కర్తాది కారకములైన విద్య అనస వెంటనే లయము పొందును. శృతి ప్రమాణాభి వినాశితాచ సాకథం భవిష్యత్యపి కార్యకారిణి. విజ్ఞానమాత్రో దమలా ద్వితీయస్తస్మాద ఆ విద్య నపునర్భవిష్యతి. 19. ఆ విద్య మరలవచ్చును కావున కర్మమునకు అవకాశము కలదు అనుశంకకు సమాధానము వేద ప్రమాణముచే కలిగిన ఆత్మజ్ఞానముచే నశించిన ఆ విద్య మరలెలెట్లు కర్తాది కారకములను పుట్టించి కర్మము చేయించును. అది అసంభవము. మరియును ఈ జ్ఞాని జ్ఞానస్వరూపము అద్వితీయముగు బ్రహ్మమే అయి ఉన్నాడు. తస్వాత్ ఆ పరమాత్మ వలన జ్ఞానము మరల పుట్టజాలదు. యదిస్మ నష్ట నపునః ప్రసూయతే కర్మాహమస్యేతి తస్మాత్ స్వతంత్రానకమప్యపేక్షతే మత్యః కథం భవేత్. విద్యావిమోక్షాయ విభాతి కేవల 20. నశించినది ఆ విద్య మరల పుట్టింపజాలనిచో ఈ నేను ఈ కార్యముమా చేయువాడను అని బుద్ధి ఎట్లు కలుగును? జ్ఞానము సహాయము లేనిది. మోక్షము కొరకు దేనిని కోరదు. ఒకటియే ప్రకాశించును. చనిపోయిన స్త్రీ బిడ్డల్ని కనలేదు కదా. ఆ నశించిన అవిద్య మరల ఎట్లు కర్తృత్యాది బుద్ధిని కలిగించును? పి 169. అందుచే విద్య ఇతర రసాయములు కోరదు. తానొక్కటియే అద్వితీయమై ప్రకాశించుచు మోక్షము నొసంగును. సాతేతిరియ శృతిరాహసాదరం న్యాసం ప్రశస్తాఖిల కర్మణాం స్ఫుటం ఏతావదిత్యాహ చ వాజిన్నాం శృతిరానం జ విమోక్షాయన కర్మ సాధనం. 21. అర్థవాదములు ప్రశంసించిన ఈ సమస్త కర్మములను విడుచుటచేతనే మోక్షము కలుగును. కాని కర్మము మొదలగు వానిచే కలుగదని తైత్తిరీయ శృతి స్పష్టముగా కరుణతో ఉపదేశించుచున్నది. మరియు వాజసనేయ శృతి ముక్తికి జ్ఞానమే కారణము కాని కర్మము కాదని చెప్పుచున్నది. నకర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసుహ ఏతావదరే ఖల్వమమృతత్వం. విద్యాసమత్వే నతు దర్శితస్త్వయాకృతుర్న దృష్టాంత ఉదాహృత సమహఫలైక్ పృథక్తాద్బహుకారకే క్రతుస్సం సాధ్యతే జ్ఞానముతో విపర్యయం. 22. పూర్వపక్షి చేత జ్ఞానము త్యాగము చేత సరియగుటచే చూపబడినది కాని ఫలంలో సామ్యంలో నందున తగిన దృష్టాంతాన్ని చూపించలేదు. యజ్ఞము పెక్కులైన కర్తాధికారకములచే సాధింపబడినది. జ్ఞానము దీనికన్న విపరీతము. న ప్రత్యవాయోహ్యహమిత్యనాత్మధీరజ్జ ప్రసిద్ధానతు తత్వదర్శ సహకర్మ విధి ప్రకాశితం. 23. తస్మాద్భుతైస్త్యాజ్యమపి క్రియాత్మాభిర్విధానత నేను ప్రత్యవాయముతో కూడిన వాడను. వేదము చెప్పినట్లు చేయ. 170. లేకపోయి తప్పిదం చేశానే అనే బుద్ధి అని అనాత్మ బుద్ధి కలవాడు మాత్రమే తత్వజ్ఞానము లేనివాడి ఎందే కనబడుతుంది. అందువల్ల కర్మము నందు మనస్సు కలవారిచేత అనుష్ఠానవల్ల విధిచే తెలుపబడినను. కర్మము పండితులచే విడువతగనది. శ్రద్ధాన్వితస్తత్వమసితి వాక్యతో గురోహ ప్రసాదాదపి శుద్ధమానసః విజ్ఞాయచే కాత్మ్యమథాత్మజీవయోన్సుఖీ భవేన్మేరురివా ప్రకంపనః. 24. పరిశుద్ధ మనస్కుడు శ్రద్ధాన్వితుడు అగు గురువు యొక్క అనుగ్రహమును పొంది తత్వమస్యది మహావాక్యము విచారించి జీవేశ్వరుల అభేదము తెలినవాడే ఆ పిమ్మట మేరు పర్వతము వలె చలింపక సుఖమును పొందవలెను. ఆదౌ పదార్థపగతిర్హి కారణం వాక్యర్థ విజ్ఞాన విధౌ విధానతః తత్వం పదార్థ పరమాత్మ జీవకావనితి చైకాత్మ్యమథాన యోర్భవేత్. 25. వాక్యార్థము మొదట ఆ వాక్యము నందలి పదముల అర్థము తెలిసినగాని చక్కగా తెలియనలవి కాదు. కావున తత్వమసివాక్యము నందలి పదముల అర్థము చెప్పబడుచున్నది. తత్పరమాత్మ త్వం జీవుడు నీవు అని అనగా అయి ఉన్నావని అర్థము. ప్రత్యక్ పరోక్షాది విరోధమాత్మనోర్విహాయ సంగృహ్యతశ్చిదాత్మతా సంశోధితాం లక్షణయ చ లక్షితాన్ జ్ఞాత్వా స్వమాత్మానమథాద్వయో భవేత్. 26. ఐక్యమెలాగూ అని అంటే జీవపరమాత్మలకు ప్రత్యక్ష విరోధము పరోక్ష విరోధమును విడచి జీవ ఆత్మల యొక్క వేదంత వాక్యాల చేత విమర్శించబడిన భాగత్యాగమనే లక్షణచే చెప్పబడిన చైతన్య 171. రూపమును గ్రహించి తన స్వరూపమును తెలుసుకొని ఆ తర్వాత రెండవ వస్తువులేని బ్రహ్మముగా భావించాలి. ఏకాత్మకత్వాజహతిన సంభవే తథాజహ లక్షణత విరోధత సోయం పదార్థావివభాగ లక్షణాయుజ్యేతత్వం పద్యోరదోషత. 27. జీవ పరమాలలో ఉన్న చైతర్యం ఒక్కటే, అందువల్ల జహతి లక్షణం సరిపోదు. ఒకే విధంగా ఉండుట వల్ల అజహ లక్షణ కూడా సరిపోదు. ఎలాగైతే కాశీలో కనబడిన వాడే వీడని రెండు చోట్ల చూచి గ్రహిస్తారో తత్వం అను పదాలకు భాగలక్షణ అనగా ఒక భాగం వదలి మరో భాగాన్ని గ్రహించడం జహదహజ లక్షణతేన భాగత్యాగ లక్షణ దోషముండ నందున నరిపోతుంది. రసాది పంచీకృత భూత సంభవం భోగాలయందుఖ సుఖాది కార్మణం శరీరమాద్యంత వదాది కర్మజం మాయామయం స్థూలముపాధి ఆత్మనః. 28. భూమి నీరు అగ్ని గాలి ఆకాశం వీటి పంచీకరణం వల్ల ఈ శరీరం పుట్టినది. రుఖదుహకములకు కారణమైనదియును కర్మములకు భోగాలయమును జననమరణములు కలిగినదియు పూర్వజన్మకృతమైన కర్మలు కలదియును మాయామయమైనదియు మిథ్యాభూతమైనదియు ఈ స్థూల దేహము జీవుడికి స్థూల ఉపాధిగాయున్నది. సూక్ష్మం మనోబుద్ధి దశేంద్రియయుతం ప్రాణైర పంచీకృత భూత సంభవం భోక్తు సుఖాదేరను సాధనం భవేచ్ఛరీర మన్యద్విదురాత్మనోబుధాః. 29. 172. మనస్సు బుద్ధి జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, పంచ ప్రాణములు మొత్తం 10, 7 పంచీకృతములు కాని సూక్ష్మభూతాల్లే నశబ్దస్పర్శ రూపరసగంధములు వీటిచే పుట్టిన సుఖమైన భోగములకు సాధనమైనదియు జీవుడికి సూక్ష్మ శరీరము ఉపాధేగును. అనాద్య నిర్వాచ్యమపీహ కారణం మాయా ప్రధానంతు పరం శరీరకం ఉపాధి భేదాత్యత పృథక్ స్థితం స్వాత్మానమాత్మన్యవధారయేత్ క్రమాత్ ముప్పేట్. అనాదియు అనిర్వాచ్యమునకు అజ్ఞానము కారణ శరీరమగును మాయయ్యనియు ప్రధానమనియు కారణ శరీరమును జీవునకు ఇతరమైన దేహముగా తెలుసుకొనిరి. ఇట్లు చైతన్యముకటే అయినను ఉపాధి భేదము వలన భిన్నము వలె తోచుచుండును. కావున మహావాక్యార్థ విచారముచే ఆత్మైకత్వమును విచారించి నిధిధ్యాసముచే దానిని దృఢపరచుకోవలేయును. కోసేష్వేన్ తెపుతూ తత్తదాకృతి విథాతి సంగాత్ స్ఫటి కోపలో యథా అసంగరూపో రెండు యర్జోముతోదవయో విజ్ఞాయతే స్మిన్పరితో విచారితో ముప్పే ఒక్క బుద్ధిస్త్రిథావృత్తి రపిహ దృశ్యతే స్వప్నాది భేదేన గుణత్రయాత్మనః ఆన్యోన్యలో ఒస్మిన్ వ్యభిచారితో ముషానిత్యే పరే బ్రహ్మణి కేవలేసి వే ముప్పే రెండు. ఈ జీవుడు ఆ శరీరత్రయ రూపపంచకోశములందు మాత్రము సంబంధము వలన స్ఫటిక సెలవలే ఆకారములు గలవాడే తోచుచున్నాడు. ఇతడు చక్కగా విచారము చేసినచో ఆత్మ అసంగుడును అజుడును అమూతుడును అద్వయుడును అని తెలియబడుచున్నాడు. 173 మరియు నీ ఆత్మయందు మూడవస్థలును కనబడుచున్నవి, అవి యును గుణత్రయము వలన బుట్టినవి. కావున గుణత్రయాత్మకమైన అంతఃకరణమునకేగాని నిర్గుణుడగు ఆత్మకు కావు. ఇదేనుగాక ఆ అవస్థలు ఒకదానితో నొకటి వ్యభిచారము కలవు. ఈ అవస్థలు మిథ్య ఆత్మయోనిత్యుడు సత్యుడు ఆద్వితీయ పరబ్రహ్మమే. దేహేంద్రియ ప్రాణమనశ్చిదాత్మనాం సంఘాతజస్రం పరివర్తతేధియః వృత్తి స్తమోమూలతయాజ్ఞలక్షణా యావద్భవేత్తావద సౌభవేద్భవః. 33 దేహేంద్రియములు ప్రాణములు అంతఃకరణములు చిదాభాసుడు కూటస్థుడు వీని యొక్క సమూహముచే తమోగుణములముగా గలద గూటచే అగ్నత్వమును తెలుపునట్టి అంతఃకరణము యొక్క వృత్తి ఎల్లప్పుడును ఎంతవరకు ప్రవర్తించుచుండునో అంతవరకు సంసారము ఉండును. నేతిప్రమాణేన నిరాకూతాఖిలో హృద త్యజేద శేషంజగదాత్త సదృశం పీత్వాయథాంభః సమాస్వాదితచిదనామృత ప్రజహాతి తత్ఫలం. 34 అథాదేశ్ నేతినేతి అను ప్రమాణముచే విడువబడిన సమస్తము కలవాడును అంతఃకరణముచేత త్రాగబడిన పరమాత్మయను అమృతము కలవాడును పురుషుడెట్లు ఆత్త తద్రసం పొందబడిన అధిక మాధుర్యమును గలరసాన్ని త్రాగి పండును విడుచునో అట్లు సమస్తమైన ప్రపంచమును విడుచును. కదాచిదాత్మ నముతో సజాయతే నక్షీయతే నాపివిర్ధతే నవః. 175 అధ్యాస ఏవాత్వని సర్వకారణేని రామయే బ్రహ్మణి. కేవలేపరే 38 వికల్పములకు కారణమైన మాయచే విడువబడినవాడును జ్ఞానస్వరూపుడును సమస్తమునకు వివర్త ఉపాదాన కారణమైనవాడును నిరామయుడును అద్వితీయుడును దృశ్యప్రపంచమునకు విలక్షణుడును అగు బ్రహ్మమైన ఆత్మయందు అహంకార ఏవం నేను అను అహంకారమే మొట్టమొదట కల్పింపబడినది. ఇచ్ఛాదిరాగాది సుఖాది ధర్మికాస్సదాధియ సంసూతి హేతవః పరే యస్మాత్ ప్రసుప్తాతడభావత పరసుఖస్వరూపేణ విభావ్యతే. హెనః 39 ఎల్లప్పుడును ఇచ్ఛ రాగము మొదలగు ధర్మములు కల అంతఃకరణ వృత్తులు ఆత్మయందు సంసారమునకు కారణములు. ఇందుకనగా సుషుప్తి యందు ఆ అంతఃకరణ వృత్తులు లేమి వలన ఆత్మ మనకు సుఖరూపమున తెలియబడుచున్నాడు కదా. అనాద్య విద్యోద్భవ బుద్ధి బింబితో జీవః ప్రకాశోభయ ఆత్మాధియ సాక్షితయ పృథక్తితో బుద్ధ్యాపరిచ్ఛిన్న మితీర్యతే చితః పరస్స ఏవ హ్యః న లభే. అనాది అయిన అవిద్య వల్ల పుట్టిన అంతఃకరణమునందు ప్రతిబింబిత మగు చైతన్యము జీవుడని చెప్పబడును. ఆ అంతఃకరణమునకు సాక్షియై బింబభూతుడై అంతఃకరణముచే పరిచ్ఛిన్నుడు కానివాడు కూటస్థుడు. అతడే త్వం పదమునకు లక్ష్యార్థము, అతడే పరమాత్మ. చిద్బింబ సాక్షాత్మధియాం ప్రసంగతస్త్వేకత్రవాస ధనలాక్త లోహపత్ అన్యోన్యమధ్యాసవశాత్ ప్రతీయతే బడాబడత్వంచ చిదాత్మ. 176 చేతసోహ నలభే ఒక్క ఆత్మ ప్రతిబింబము చిదాభాసుడు ఇంద్రియములతో కూడిన అంతఃకరణ వృత్తులు వీని యొక్క ఏకత్ర ఒకచోట ఉండుటపల్ల మిక్కిలి సంబంధము వలన నిప్పుచే కాల్చబడిన ఇనుపగుండు వలె ఉండొంటిని ఆరోపించుట యొక్క అధీనత వలన చిదాభాసునకును అంతఃకరణమునకును జడత్వమును జ్ఞాతృత్వమును తోచుచున్నది. ఇనుపగుండు మండుచున్నది, అగ్ని గుండ్రముగా ఉంది. అగ్ని ధర్మము ఇనుమునకును ఇనుము యొక్క అకారము అగ్నికిని ఆరోపింపబడుచున్నది. గురోసకాశాదపి వేదవాక్యత సంజాత విద్యానుభవో నిరీక్షితం స్వాత్మానమాత్మస్థముపాధివర్జితం త్యజేద శేషం జడమాత్మగోచరం నలభే. 2 పురుషుడు గురువు యొక్క సమీపము వల్లనో వేదవాక్యము వల్లనో అపరోక్ష జ్ఞానము కలవాడే అంతఃకరణమందున్నవాడగు ఉపాధివర్ణితుడు నగు ఆ ప్రత్యేగాత్మను చూచి ఆత్మయందు కనబడుచున్న సమస్తమైన ప్రపంచమును విడుచును. ప్రకాశరూపోహమజోహమద్వయో సకృద్విభాతోహమతి విశుద్ధ విజ్ఞానఘనో నిరామయ సంపూర్ణ వ నిర్మల ఆనందమయోహమక్రియ నలభే మూడు. నేను స్వప్రకాశుడను, అజుడను, అద్వైడను, ఎప్పుడూ ప్రకాశించువాడును, నిర్మలుడను, నిర్విశేషజ్ఞాన రూపుడను, నాశరహితుడను, పరిపూర్ణుడను, ఆనందరూపుడను, క్రియాశూన్యుడను, సదేవముక్తో హమచింత్యశక్తి మానతీంద్రియజ్ఞానమవిక్రియాత్మక అనంతపారోహమహర్ని సంబుధై విభావితోహం. హృదివేదవాదిభ్యః నలభే నాలుగు. నూట డెబ్బై ఏడు. నేను సదాముక్తుడను, ఎనలేని మాయావిని, ఇంద్రియములకు విషయము కాని జ్ఞామైనవాడను, వికారములు లేని స్వరూపము కలవాడను. నేను వేదవాదరతులైన పండితులచే హృదయమందెల్లప్పుడు ధ్యానింపబడువాడను. తుదిలేని అవతల గట్టు కలవాడును. ఏవం సదాత్మానమఖండితాత్మన విచారమాణస్య విశుద్ధభావన హన్యాద విద్యామచిరేణ కారకే రసాయనం యద్వదుపాసితం రుజః నలభే ఐదు. ఈ విధముగా బుద్ధినితర విషయములపై పోనీయక అవిచ్ఛిన్నముగా ఆత్మానుసంధానము చేచున్న ఎడల శీఘ్రముగా బ్రహ్మాత్మైకేజ్ఞానముదయించి రసాయనము రోగమును పోగొట్టునటుల అవిద్యను అవిద్యాకల్పిత సమస్త కర్మలు నశింపచేయును. వివిక్త ఆసిన ఉపారతేంద్రియో వినిర్జితాత్మ విమలాస్తరాసేహ విభావైదేక మనన్య సాధనో విజ్ఞాదృక్కేపల ఆత్మసంస్థిత నలభే ఆరు. ఏకాంతమందు కూర్చోని ఉపరమంచిన ఇంద్రియములు కలవాడవై మనస్సును జయించి పరిశుద్ధాంతకరణుడవై జ్ఞానము కన్నముక్తికి మరే సాధనము లేదను భావముతో జ్ఞానమందే దృష్టి కలవాడవై త్రిపుటి లేక అసంగుడవై ఆత్మయందే యున్నవాడవై ఆత్మను అనుసంధించినది విశ్యన్నేదేత పరమాత్మ దర్శనం విలాపయదాత్మని సర్వకారణే పూర్ణశ్చిదాపదమయో వతిష్ఠతే నవేద బాహ్యం నచకించి దాంతరం నలభై ఏడు. వరమాత్మయే ప్రకాశముగాల ఈ విశ్వము ఏది కలదో దాని సమస్తము నకు కారణమైన ఆత్మయందులయమొందించుము. అతడంతటా నిండిన వాడై జ్ఞానానంద రూపుడై నిలచును. కొంచెమైనను వెలుపలి. నూట డెబ్బై ఎనిమిది. లోపలి ప్రపంచములనెరుగడు. తాను బ్రహ్మమే అయి ప్రపంచ స్ఫూర్తి లేని వాడగును. పూర్వం సమాధిరఖిలం విచిన ఏదోంకారమాత్రం సచరాచరం జగత్ తదేవ వాచ్యం ప్రణవో హివాచకో విభావ్యతేది జ్ఞానవశాన్న బోధతః నలభే ఎనిమిది. సమాధికన్నను ముందు చరాచరములతో కూడిన ప్రపంచమంతయు ఓకారముగా ధ్యానింపవలెను. ఆ ప్రపమ్మే అర్థముగాను ఓంకార మే వాచకముదాను శబ్దముగాను అజ్ఞానము యొక్క అధీనత వల్ల తెలియబడుచున్నది. జ్ఞానోదయము తర్వాత అలా సమాధిని సాధించు విధము చెప్పబడినది తెలియబడదు. శ్లో అకార సంజహ పురుషోహి విశ్వకో హికారక్షస్తే జన ఈర్యతే క్రమాత్ ప్రాజ్ఞో మకారః పరిపఠ్యతేజఖలే సమాధి పూర్వం. నలభై తొమ్మిది. నతు తత్వతో భవేత్ తా వరుసక్రమంలో విశ్వడును జీవుడు అకారమను పేరు కలవారు కదా. నూక్ష్మ శరీభిరామాని ఉకారమను పేరు కలవాడు కదా. ప్రాజ్ఞుడు కారణ శరీరాభిమాని అఖిల వేదములచే తమకారమను పేరు కలవాడు. ఇతడే ఈశ్వరుడు. ఇతడు కారణ శరీరాభిమాని. సమాధి కలుగక ముందు పరమార్థముగా వాస్తవముగా రాదు. వ్యష్టి స్థూలాభిమాని విశ్వుడు, సమష్టి స్థూలాభిమాని విరాట్. వ్యష్టి స్థూలాభిమాని తేజసుడు, సమష్టి సూక్ష్మాభిమాని హిరణ్య గర్భుడు, ఉవ్యష్టి కారణాభిమాని ప్రాజ్ఞుడు, సమష్టి కారణాభిమాని మాయతో కూడిన ఈశ్వరుడు. కారమవ్యష్టి సమష్టులకు వాచ్యవాచకములకు అభేదము ఈ ముగ్గురు కల్పితములే కావున ఇదియే నిజమని శిష్యుడు భ్రమించరాదు. 179 స్లో విశ్వంత్వకారం పురుషం విలాప ఏదు కారమధ్యే బహుధా వ్యవస్థితం తతోముకారే ప్రవిలావ్య తైజసం ద్వితీయ వర్ణం ప్రణవస్యచాంతి మేయాభే. తా నానా విధములుగా యున్నటి విశ్వుడను పురుషుని ఆకారమును ఊద్కారము నడుమ తైజనునిలో లయమొందించవలెను. పిమ్మట ఓంకారము యొక్క రెండవ వర్ణమైన ఉ కారమును టా 23 సుని కడపటి వనమైన మా కారమునందు లయమొందించి చింతింపవలెను. శ్లో మకారమప్యాత్మన దనే పరే విలాపయే ప్రాజ్ఞమపీహ కారణం సోహం తరం బ్రహ్మ సదా విముక్తిమ ద్విజ్ఞాన దృమ్ముక్త ఉపాధితో మలహ యాభే ఒక్క తా ఇప్పుడు మకారమును కూడా కారణ శరీరాభిమానియగు రాజుని కూడా ఆ మాత్రయందును జీవసాక్షియగు కూటస్థునీయందును జ్ఞానఘనమైన ఈశ్వరసాక్షియందును లయింపవలయును. తర్వాత ఆనేను అహం ఎల్లప్పుడు మోక్షము కలదియగు పరబ్రహ్మమును జ్ఞానదృక్కును జ్ఞానరూపుడే చూచువాడను ఏ ఉపాధులు లేని వాడును నిర్మలుడను ఆను అనుభవము కలుగును. శ్లో ఏవం సదాజాత పరాత్మ భావనస్యానందతుష్టః పరివిస్మరుతాఖిలః ఆస్తేన నిత్యాత్మసుఖ ప్రకాశక సాక్షాద్ విముక్తో చలవారి. సింధువయాభే 2 తా ఇట్లు ఎల్లప్పుడును పరాత్మను భావం కలిగినవాడును ఆత్మానందముతో తృప్తి పొందినవాడును మదవబడిన సమస్త ప్రపంచము గల 180 వాడును నిత్యుడైన ఆత్మీయును ఆనందస్వరూపుడును ప్రకాశస్వరూపుడును సాక్షాజీవన్యుక్తుడును నిశ్చల సముద్రము వలియుండును. ఏవం సదాభ్యస్త సమాధియోగినో నివృత్త సర్వేంద్రియ గోచరస్యహి వినిర్జితా శేషరిపోరహం సదాదృశ్యోభమేయం జితషడ్గుణాత్మన 53 ఇట్లు సమాధియోగము కలవాడును ఇంద్రియములను నిగ్రహించినవాడును కామక్రోధాది అరిషడ్వర్గముల జయించినవాడును. జయింపబడిన ఐశ్వర్యము వీర్యము యశస్సు శ్రీ జ్ఞానము వైరాగ్యమును 6 గుణములు గల ఈశ్వరుని జయించినవాడును బ్రహ్మైక్యమును పొందినవాడును ఎల్లప్పుడూ జ్ఞాన విషయము కలవాడునగు ఆపకమ పురుషుడగుచున్నాను. ధ్యాతై యవమాత్మాన మహర్నిసమ్ముని స్థిష్టేత్సదాముక్త సమస్త బంధనః ప్రారబ్ధమస్నన్న భీమాన వర్ణితో మయ్యేవ సాక్షాత్ ప్రవలియతే తతః 54 ముని ఇట్లు పరబ్రహ్మమును రేయింబవళ్ళు ధ్యానించి ఎల్లప్పుడునూ విడువబడిన సమస్త బంధములు గలవాడై ప్రారబ్ధ కర్మచే వచ్చిన దానిని భుజించుచుండును. ఆ తర్వాత సాక్షాత్పర బ్రహ్మమైన నాయందే లయము నందును. శ్లో ఆదోచమధ్యే చ తథేవ చాంతతో భవం విదిత్వా భయసుక కారణం హిత్వా సమస్తం విధివాదచోదితం భజేత్ స్వమాత్మాన మధాఖిలాత్మనాం 55 తా ఆదిలోనూ మధ్యలోనూ అంతమందునా సంసారము భయ శోకములకు అకారణముగా తెలిసి విధివాదముచే విధింపబడిన సమస్త మయాత్మన తడ 181 కర్మమును విడిచి అంత సర్వజీవులకును ఆత్మేగు తనను పొంద వలెను. శ్లో ఆత్మస్యభేదేన విభావయనిదం భవేత్యభేదేన 3 యథాజలం వారిని ధౌయధాపయః ఓరేవ్యద్వ్యుమ్నినితే యథానిలహ 56 తా సర్వాధిష్ఠానమగు తనయాత్మయందు ఈ దృశ్యమాన ప్రపంచమును అభేదముచేత భావించుచు అప్పుడు సముద్రము నందుజలమువలెను వాయువు పాలయందు పాలవలెను. ఆకాశమంతు ఆకాశమువలెను, నందు వాయువువలెను, అధిష్టానమైన నాతో ఐక్యముతో ఉన్నాడు. శ్లో ఇతమ్యది క్షితహి లోక సంస్థతో జగన్మృషేవేతి విభావయన్మునః నిరాకృతత్వాచ్చు తీయుక్తి మానతో యథేందు భేదోదిశి దిగ్రమాదేహ 57. తాము నేనవాడు ప్రపంచముననున్నవాడైనను ఆ వేదముల వల్లను అనుమానది ప్రమాణముల వల్లను నిషేధింపబడుట వల్ల ప్రపంచము మిథయేని భావించుచు తెలియునేని చంద్రుడొక్కడేయను నాడు బున ఇద్దరు చంద్రులను భ్రాంతియు తూర్పునందు పడమరేయను భ్రాంతియు నశించును. శ్లో యావన్న పశ్యేదఖిలం మధాత్మకం తావన్మదారాధన తత్పరోభవత్ శ్రద్ధాలు రత్యుజిత భక్తి లక్షణో యస్తస్యదృశ్యోహ మహర్నిశం హృది 58. తా ఎంతవరకు సమస్త ప్రపంచమును లయము చేసి దాని కథిష్టానమైన నన్ను తెలియజాలడో అంతవరకు నన్నరాధింపవలెను. ఎవడు 182 శ్రద్ధాలువు మిక్కిలి అధిక భక్తి గురుతుగా గలవాడో అతనికి రేయిం బవళ్ళు ప్రత్యక్షమయుండును. శ్లో రహస్యమే తచ్చుతిసార సంగ్రహం మయా వినిశ్చిత్యతవోదితం 3. ప్రియ యస్త్వేతదాలోచయతీహ బుద్ధిమా నుముచ్యతే పాతకరాశిభ్యః క్షణాత్ 59. తా లక్ష్మణ, ఇది మహారహస్యము. వేగములందలి సారమంతయు నిశ్చయించి సంగ్రహముగా నీకు ప్రియుడగుటవలన చెప్పితిని. దీనినే వడు చక్కగా విచారించునో అతడు అంతఃకరణ శుద్ధి కలవాడై సమస్త పాపముల చేతను విడువబడును. శ్లో భ్రాతర్యదిదం పరిదృశ్యతే జగన్మాయవ సర్వం పరిహృత్య చేతస మద్భావనభావిత శుద్ధమానస సుఖి భవానందమయో నిరామయః 60. తా తమ్ముడా, ఈ పరిదృశ్యమాన ప్రపంచమంతయు మిథేని నిశ్చయించి మనస్సుచే విడిచి నా ధ్యానముచే భావితమై శుద్ధమానసుడవై దుహఖములు లేనివాడవై సుఖుడవై ఆనందస్వరూపుడవు కమ్ము. శ్లో యస్సేవతే మామగుణం గుణాత్పరం హృదాకదావా యదివా గుణాత్మకం సోహం స్వపాదాంచత రేణుభీ స్పృశన్ పునాతి లోకత్రితయం యథార్వ్యః 61. తా ఏవడైనను ఎప్పుడైనను నిర్మల మనస్సుతో నన్ను నిర్గుణుడుగను సగుణేశ్వరుని కన్నా అతీతముగను తెలుసుకొని ఉపాసింతురో అతడు నాతో ఐక్యమునందును. సగుణోపాసకుడు కూడా చిత్తశుద్ధ్యా దులబొంది నా ఐక్యమును పొందును. కావున వారి పాదధూక్షి సూర్యకిరణముల వలె ముల్లోతములను పవిత్రము చేయును. శ్లో విజ్ఞానమే తదఖిలం శృతి సాగర మేకం వేదాంత వేద్య చరణేనమయేవ గీతం యశ్రద్ధయావరి పరే గురు భక్తియుక్తో మద్రూపమేతి యది మద్వచనేషు భక్త్యః 62. ప్రయోజనములు ముఖ్యమైన సారతా వేదాంతములన్నీ ఎవనిని బోధించుటయే గాగలవో అట్టి నాచేతనే సమస్త వేదములమంతయు సంగ్రహించి చెప్పబడిన ఈ రామగీత నెవ్వడు శ్రద్ధతో గురూపదేశముగా గురుభక్తి గలవాడే నమ్మకముచే చదువునో నా వాక్యములందు శ్రద్ధ కలిగి పారాయణము చేయునో అతడు నా ఐక్యమును పొందును. మునులను లవణుడను లాక్షసుడు యమునా తీరమందలి బాధించుచుండెను. వారు రాముని వద్దకు వచ్చి రాక్షస బాధల నుంచి రక్షించవలసనదిగా ప్రార్థించారు. శత్రుఘ్నుడు తానే వానిని వధింతూ ఉన్నని రామునితో చెప్పెను. రాముడు తమ్ముని కొక దివ్యబాణమునిచ్చి సంపెను. మధుపుత్రుని కొడుకగు లవణాసురుని వధించి మధువనమున మధురానగరమును నిర్మించెను. అక్కడ వాల్మీకి ఆశ్రమమున సీతాదేవి ఇద్దరు కొడుకులను కనెను. వాల్మీకి వారికి కుశలవులని నామకరణం చేసెను. వారికి విద్యలను బోధించుటయేగాక రామాయణ కావ్యమంతటినీ చెప్పెను. వారిది శ్రావ్యమైన కంఠమువారు రామాయణమును మునుల ముందు గానము చేయుచుండిరి. రాముడు బంగారు సీతను చేయించి అశ్వమేధాది యాగాలను చేశాడు. ఆ యాగాలను చూడటానికి మహర్షులు, రాజర్షులు వచ్చేవారు. వాల్మీకి కుశలవులను వెంటబెట్టుకొని ఆ మునుల వద్దకు పోయెను. ఏకాంతంగా ఉన్న వాల్మీకిని కుశుడు జ్ఞానశాస్త్రాన్ని గురించి ప్రశ్నించాడు. 184.